In 2007, during the monthly Pujanet Yagyas, a Rudra Homam was performed. This Yagya consists of the chanting of Rudram, the main mantra for Shiva, from Yajurveda. First wood is offered, and then cooked rice, and finally ghee. As you listen, you'll notice that after every second line of Rudram, an offering is made into the fire, accompanied by the phrase Swaha'a, which means I offer. And at the end of the Yagya, there's a section called Purnadhuti, where a fresh coconut is offered into the fire along with the final mantras. The entire Yagya process takes about 2 hours, and what you'll see here is about 8 minutes, but it'll give you a sense of what the Rudra Homam is like, and so here it is. Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Namaste, Nama పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే పురుషాద నారాయణాయ వౌషత పూర్ణాహుతిమద్దమాంజ్యోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి. సార్వభౌమాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాశకాయ పురుషాజనారాజనాయ నమః. భూగీపరతాంబూలసహిత పూర్ణఫలం మహాపూర్ణాహుతి సమర్పయామి నమః స్వాహా. మన్నే అరంతే దదామీ